అయినదేమో అయినది ప్రియ గానమేది ప్రేయసి ప్రేమగానము సాగగానే భూమి స్వర్గమే అయినది భూమి స్వర్గమే అయినది ఏమి మాత్రము వేసినావు ఏమి మాత్రము చల్లినావు నిన్ను చూసిన నిమిషమందే మనసుని వశమైనది మనసుని వశమైనది అయినదేమో అయినది గానమేది ప్రేయసి అయినదేమో అయినది కులు కులులకి కుయలు చూసి వలపు చులికి లయలు చూసి తలపులేవు రేకినాలు చాలా కలవరమైనది చాలా కలవరమైనది అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి అయినదేమో అయినది.